పులినై చుక్కల దిశగా జుమ్మంట. చూపును దాటేదెల్లా నలు దిక్కుల్లో వలలల్లా నా గీతను చెరిపే దుస్సాహసమే తప్పంట. ఇంకి నా చీరకు చెంగు కడలి నేనీదే మడుగు చాలే చిరుకాల్లో పరుగు ఏ వైపైనా నేనున్నాను. కనిపించని తల రాదా దైవం పేరున మనుషులు మోపిన తీవరువు. రాజ్యం ఇది నా ఇలాక నువ్వు చిరు సీతాకో కావంటే దురుపెక్కించొద్దు మాటల్సాసనమైన ఎన్నో ఉండాలే కాదా రాజ్యం పసిపక్కై పోగా ఒకటే అక్కి పుల్ల చాలు.